కృష్ణం వందే జగద్గురుం, నిన్నే శరణు పొందుతాను అని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. కొందరు కాముకులు కరద్వయ కండూతి చేతన్ తనియని చందంబున తుచ్చమై పశు పక్షి క్రిమి కేట సామాన్యం బయనమైధున అది గృహమేది సుఖంబులందనియక కడపటాతి దుఃఖవంతులగుదురు. కొంతమంది కాముకులు చేతులు దురద గోక్కుంటూ దురద వలన గోక్కున్నట్లుగా తుచ్చమై నీచమైనటువంటి పశువులు పక్షులు క్రిమి కీటకాదులు కూడా చేసేటటువంటి మైథున క్రియ మాత్రమే సుఖమనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారయ్యా. నీ ప్రసాదంబుగల సుగుణుండు నిష్కాముండయుండు, నీ అనుగ్రహం ఉంటే ఈ కామం ఉండదు. మౌన వ్రత జప తప శ్రుత అధ్యయనంబులను నిజ ధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులను మోక్షహేతువులగు అయినవి పదియు ఇంద్రియ జయంబులేని వారికి భోగార్థంబులై విశ్రమించు వారికి జీవనోపాయంబులై డాంబికులకు వార్తాకరంబులయ్యుండు సఫలంబులు కావు. భక్తి లేక భవది యజ్ఞానంబు లేదు. చక్కగా చెబుతూ ఉన్నాడు ఒక పది. మౌనము వ్రతము జపము తపము శ్రుతము అంటే వేదం వినుట అధ్యయనము చదువుట ఇలా ఎన్నో యజ్ఞ యాగాదులు చేయిస్తూ ఈ ఇంద్రియం ఈ పది కూడా ఇంద్రియము జయం లేని వాడికి భోగాల కోసమే అవుతాయి ఇవన్నీ. ఇక ఎంతోమందికేమో జీవనోపాయం, మరి డాంబికులకు ప్రపంచంలో ఏదో పెద్ద వార్తాకరములు అంటే వారిలో గొప్పగా చెప్పుకునేటట్టు జనములు చెప్పుకునేటట్టు కావలసిన వారికి అవుతాయి. కానీ ఈ సఫలాలు కావయ్యా, నీ జ్ఞానము భక్తి లేకపోతే రాదు. రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడి కారణ కార్యంబులైన సదసద్రూపంబులు రెండును ప్రకాశమానంబులగు. నిజానికి నీకు రూపం లేదు, అయినప్పటికీ కూడా విత్తనము మొలకైనట్లుగా అంకురము ఇలా నీకు సత్రూపము అసద్రూపము నీకు వస్తూ ఉంటాయి. భక్తులు ఏది కోరితే దానిలో వస్తూ ఉంటావు, కనపడుతూ ఉంటావు. ఆ రెంటి ఎందును భక్తి యోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వన్నింగ నీడి తరంగున ఎన్నుం బొడగందురు. ఈ విధంగా నిన్ను భక్తులు చూస్తారయ్యా. కట్టెలను ముందు అగ్ని కనిపించదు, కానీ మధిస్తే బయటకు వస్తుంది. అలాగే నీ భక్తి చేత బుద్ధిమంతులు బుద్ధిని మధించితే నువ్వు కనపడతావు. పంచభూత తన్మాత్రంబులను ప్రాణబుద్ధి ఇంద్రియంబులను మనో అహంకార చిత్తంబులను నీవా, సగుణంబును నిర్గుణంబును నీవా, గుణాభిమానులై జన్మ మరణంబులనందు విభుదులు ఆద్యంతంబులు కానక నిరుపాధికుండవైన నిన్ను ఎరుంగరు తత్వజ్ఞులైన విద్వాంసులు వేద అధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబుల నిరింగి సేవింతురు. అది కావున మళ్ళీ ఇక్కడ సాంఖ్యతత్వాలు 24 చెప్పేశాడు. మళ్ళీ ఇది సామాన్యులు తెలుసుకోలేరు వీటిని. అలాగే తత్వం తెలిసిన వారు తత్వజ్ఞులైనటువంటి వారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వేదము అధ్యయనం చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అవి మానేయాలి. అవి మానేసిన తర్వాత వేదాంత ప్రతిపాద్యుడవైన నిన్ను సమాధి చేత తెలుసుకుంటారు. సుమా, సమాధి అనంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రతతో నిన్ను తెలుసుకుంటారు. కావున నీ గృహాంగణ భూమి నిటలంబుమోవంగమోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక పలకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలిడే యోగి అయినా తపోవ్రత యోగి అయినా వేది అయినా మహాతత్వవేది అయినా. స్వామి, వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కాక, కానీ ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి పద్యాన్ని. నీ గృహాంగణ భూమి నీ దేవాలయానికి వచ్చి నిత్యము నమస్కరించటము నీ నామములు నాలుగుతో పలకటము అన్ని పనులు కృష్ణార్పణం అంటూ చేయడము హృదయము నీకు హృదయంలో నిన్ను నిలుపుకోవటము చెవులారా నీ కథలు వినటము చేయకపోతే అడి ఎంతటి వాడైనా యోగి అయినా తపో యోగి అయినా వేది తెలిసినవాడు వేదాంతములు ఎరిగిన వాడైనా తత్వవేదైనా సరే నిన్ను చెందలేడు. కావున భవదీయ దాస్యయోగంబు కృపసేయుము అని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి ఇట్లనియే. నిర్గుణుడు, ఆయనకేమీ ప్రకృతి గుణాలు లేవు, కోపాన్ని విడిచిపెట్టి ఇలా అంటూ ఉన్నాడు. కోపం మరి ప్రకృతిదే కదా, దాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పటి వరకు భయంకరంగా ఉన్నాయన్ని దర్శించలేక గడగడ వణుకుతూ ఉన్నారు, విడిచిపెట్టేసి అంటూ ఉన్నాడు ప్రహ్లాదులతో. సంతోషించిది నీ చరిత్రములకు సద్భద్రమవుగాక, నీ అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయత్తుండనే ఇచ్చదన్. చింతంజందకు భక్త కామదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్, జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబులేదర్భకా. నీ చరిత్రములకు సంతోషించానయ్యా, నీకు మేలవుగాక, నీ కరుణతో నీకు కోరికలన్నీ తీరుస్తా. నువ్వేమీ బాధపడకు, నేను భక్తులు కోరికలు ఇచ్చేవాడిని, నేను దుర్లోక్యుడని చూడటానికి సాధ్యం కాదు. జంతుశ్రేణికి నన్ను చూసిన తర్వాత ఇక పునర్జన్మ లేదు, మరల నా లోకానికి వచ్చేస్తారు. సకల భావములను సాధులు విద్వాంసులఖిల భద్ర విభుడనైన నన్ను కోర్కులిమ్మటంచు కోరుదురు. ఇచ్చద కోరు మెద్ది అయిన కుర్ర నీవు. అందరూ నన్ను కోరికలు కోరుతూ ఉంటారు, నీకు కూడా ఇస్తా కోరుకో అని పరమేశ్వరుడు ప్రహ్లాదును ఎందుగల సకామత్వంబు తెలియకొరకు వంచించి ఇట్లా అనతిచ్చిన అతండు నిష్కాముండైన ఏకాంత భక్తుడు కావున కామంబు భక్తి యోగంబునకు అంతరాయంబని తలంచి ఇట్లనియే. ఏమిటి స్వామి ఇది, ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి గల నాకు ఎన్ని జన్మలెత్తలేదు, పుట్టిన మొదలు ఎన్ని అనుభవించలేదు ఈ కామములు, నాకు మళ్ళీ ఇంకా ఇస్తానంటావా, నన్ను వంచింపనేలా ఎందుకయ్యా ఈ మోసం. సంసార బీజంబులను హృదయ బంధకంబులునైన కామంబులకు వెరచి ముముక్షుండనై సేమంబు కొరకు నియమంబున నిన్ను చేరితి. నియమంతో నిన్ను చేరా. కామంబులను, ఇంద్రియంబులను, మనశ్శరీర ధైర్యంబులను, మనీషా ప్రాణధర్మంబులను, లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులను నశించు. ఏం శాశ్వతమా, సంపదలతో సహా అన్నీ పోతాయి. లోకంబులందు భృత్యులు అర్ధకాములై రాజులు సేవింతురు. రాజులు ప్రయోజనంబులు అర్థించి భృత్యులకు అర్ధంబుల సౌదురు. అవ్యధంబున కాదు, నాది ఆ పని కాదయ్యా, నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనంబు లేదు, ఆ కోరిక లేదు, నీకు ప్రయోజనము లేదు. చూడండి, ఇప్పుడు ధనము ఈ గుళ్ళు కట్టించేవాళ్ళు, మొక్కుబళ్ళు చేసేవాళ్ళు, నిలువుదోపులు ఇచ్చేవాళ్ళు, ఏమిటండి ఇదంతా, పరమాత్మ కోరాడా? ఇలా బలహీనతలు ఇవన్నీ కూడా. వరదుండనయ్యదవి వరదుండనయో అయ్యదవేని కామంబు వృద్ధి బందని వరంబు కృపసేయుము. కామం పెరగకుండా లౌకికం మీద కామంబుల విడిన పురుషుండు నీతోడ సమాన విభవుండగు. కామాలు లేకపోతే నీతో సమానం. నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రణవపూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే. అది ఆయన కోరింది. నీ వంటి విజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నా ఎంద కోరనల్లరు. అట్లైన ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపు. కళ్యాణ బుద్ధి నా కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరునాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు. ఈశ్వరాత్మణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాపసంచయములు పాయు నిన్ను. నీవు మన్వంతరం వరకు కూడా ఉండవయ్యా, పాలన చెయ్యి, వివాహం చేసుకుని చెయ్యి, బిడ్డలను కను. తండ్రిని ఎలా చంపించాడు, వంశం లేకుండా పోయాడని అనుకోకూడదు లోకము. నీ వంశములో పుట్టినటువంటి వారిని నేను సంహరించను. భోగముల చేత, నీ అనుభవం చేత పుణ్యం పోతుంది, అలాగే వ్రతములు చేయి, వాటి చేత పాపం పోతుంది. రెండు పోయిన తర్వాత అప్పుడు అటమీద కాల వేగమ్మున కళేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివిజరాజ జేగీయమానంబును పరిపూరిత దశ దిశంబును అయిన అంశంబుతోడ ముక్త బంధుండవై నన్ను డగ్గరియదవు వినుము. ఆ దివ్యమైనటువంటి అంశం ఉన్నది ఆత్మాంశప్పుడు నీకు ప్రకాశిస్తుంది, జగజ్జేగీయమానంగా లోకం పొగుడుతుంది, దశ దిశలు వెలిగేటట్లుగా వెలిగిస్తావు, నా దగ్గరకు వస్తావు. నరుడు ప్రియముతో ఉడనాయవతారంబు నీ ఉదార గీత నికరములను మానసించనేని మరి సంభవింపడు కర్మబంధ చెయ్యము గడచిపోవు. నయనా ప్రహ్లాద, ఇలా ఇష్టంతో నా అవతారాన్ని, నీ యొక్క చరిత్ర, నువ్వు చెప్పిన విషయములు అన్నింటినీ కూడా మనస్సునందు నిలుపుకుంటే ఇక మళ్ళీ పుట్టడయ్యేవాడు, కర్మ నశించిపోతుంది అని మాట ఇచ్చాడు ఆయన. ఆయన ప్రహ్లాదుండిట్లని దంష్టివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు చంపుట చేసి నిగ్రహము నమా తండ్రి రోష నిర్మగ్నుడే సర్వలోకేశ్వరు పరముని నిరుగలేక పరిపంధి పగిది నీ భక్తుండనగు నాకు నపకాడములు చేసినతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్వలత్వము నొంది కావున పాప సంఘంబు వలన పాపి శుద్ధాత్ బాసి శుద్ధాత్మకుడుగా గభవ్యగాత్ర వరము వేడిద నాకిమ్ము వనజనేత్ర భక్త సంఘాతముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మష వల్లిక పటులవిత్రా. నా తండ్రి నీతో వైరంపులు చేశాడు, అదుగో నా తండ్రి శుద్ధాత్మకుడయ్యేటట్లుగా అనుగ్రహించు స్వామి అన్నాడు ఆయన. భక్త సంఘముల ముఖ పద్మములకు పద్మమిత్రులు సూర్యుడు లాంటి వాడివి, భక్తుల యొక్క పాపములనే తీగలకు కొడవలి వంటి వాడివి అని భక్త వత్సలున్నిట్లునియే. నిజభక్తుండవు నాకు నిన్ను కనుటన్ నీ తండ్రి, త్రిసప్త పూర్వజులంగూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు, విజ్ఞాన దీప జితానేక భవాంధకారులకు మద్భక్తులు వినోదించు, దేశ జనుల్ దుర్జనులైన శుద్ధులు సుమి సత్యంబుదైత్యోత్తమా. నీవు నాకు భక్తుడు అయితే నిన్ను కన్న నీ తండ్రి ఏమిటయ్యా, అతడి పూర్వజులు 21 తరాల వారు కూడా తరించిపోతారు, నా భక్తులు ఉన్న చోట ఆ ప్రదేశంలో నివసించే వాళ్ళందరూ కూడా శుద్ధులైపోతారు. ఘనసూక్ష్మభూత సంఘాతంబులోపల నెల్ల మంచలుమా అని ఎవ్వరైన నీ చందమున నన్ను నిరయ సేవించిన మద్భక్తులగుదురు, మత్పరులకు గురుసేయ నీవ యోగ్యుడవైతివి, ఇట మీద వేద చోదితమైన విధముతోడ చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయుము, అతడు రణమున నేడు నాయంగ మర్శనమున నిర్మల దేహుడైన వ్యమహిమ అపగత అఖిల కల్ముడై కల్మషుడై తనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్యచరిత. కనుక నీవుప్పుడు ఆ తండ్రికి ఆ ప్రేతకర్మలు చేయి, నీవు నా భక్తులకు నీలాగా చేస్తే ఎవరైనా వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఉంటారు సుమా. నా భక్తులకు నీవే గురి, అంటే మొదట నిన్ను చూసే. అందుకే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మ దాల్యాన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ అంటూ భాగవతుల గోష్ఠిలో మొదటుంటావు నీవు అని ఇట్లు నరసింహదేవుండాను తెచ్చిన ప్రహ్లాదుండు. హిరణ్య కశ్మునకు మరలోక క్రియలు చేసి భూసురోత్తముల చేతన అభిషిక్తుండయ్యే ఆ క్రియలు చేశాడు, పట్టాభిషేకం చేశారు. అప్పుడు అందరూ ఉన్నారు అక్కడే. ఇంకా అయ్యడం ప్రసాద పరిపూర్ణుండైన శ్రీ నరసింహదేవుని జూచి దేవతా ప్రముఖ సహితుండై బ్రహ్మదేవుండిట్లనియే. దేవదేవ అఖిల దేవేశభూత భావన వీడు నా చేత వరము వడసి మత్సృష్ట జనులచే మరణంబునందక మత్తుడై సకల ధర్మముల చరచినేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే. కళ్యాణమరే లోకములకెల్లా బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి, మృత్యుభయము వాపి వరము కృపచేసితివి, మేలు వారిజాక్ష నీ నృసింహావతారంబు నిష్టతోడ తగిలి చింతించుమారలు దండధరుని బాధనొందరు మృత్యువు బారిబడరు. చక్కగా మరి పెద్దవాడు కదా, కాసేపు ఉపన్యాసం చెప్పేశాడు అక్కడి బ్రహ్మదేవుడు. అంటే నృసింహదేవుడు అంటూ ఉన్నాడట, మన్నించి దేవశత్రులకెన్నడు నిటువంటి వరములీకుము. ఏమయ్యా ఏమిటయ్యా ఈ వరాలు, ఏదడితే ఇచ్చేయటమేనా, పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ. ఆ పాముకి అమృతం పోస్తే మాత్రం విషమే కక్కుతుందయ్యా, ఇలా పొరపాటును కూడా ఇలా అసురులకు వరాలు ఇయ్యకు అని సాక్క సొరకేసి అని ఇట్లా అనతిచ్చి బ్రహ్మదేవుడికి వేశాడు ఆయన. అలాగే ఇవన్నీ ఎన్నో ఎంతోమందికి తగులుతూ ఉంటాయి ఈ చెప్పేయన్నీ. ఈ ఏం నేను కావాలని చెప్పినవి కాదు, ఎవరికి వాళ్ళు గుమ్మడికాయలు దొంగల్లాగా గూళ్ళు తడుకోని అవసరం లేదు. ఇలాంటివి ఉంటే వదిలిపెట్టేసుకుని ఆ పరమాత్మను పూజించటం మంచిది. భగవంతుండైన శ్రీ నరసింహదేవుండు తిరోహితుండయ్యే ఆయన అదృశ్యమైపోయాడు. ప్రహ్లాదుండును సూలికి మ్రణమిల్లి తమ్మి చూలికి వందనం ఆచరించి ప్రజాపతులకు మ్రొక్కి భగవత్ కళలైన దేవతలకు నమస్కరించినం చూసి బ్రహ్మదేవుండు శుక్రాదిముని సహితుండై దైత్యదానవరాజ్యమునకు ప్రహ్లాదుని పట్టంబు కట్టి మిగిలిన వారందరికీ నమస్కారాలు చేసి గౌరవించాడు ఆ పరమశివునికి బ్రహ్మదేవునికి. ఆ బ్రహ్మదేవుడు శుక్రుడు శుక్రాచార్యులు వాళ్ళ గురువు కనుక అదిగో ఆయన చేత మొత్తం అంతకుముందు అభిషిక్తుడిని చేశారు, ఇప్పుడు పట్టాభిషిక్తుడిని చేశారట. అంటే అన్నీ అప్పచెప్పారు. అతని చేతం పూజితుండై దీవించే శుక్ర ఆచార్యులు గురువుగా ఇక నీకు సాగిస్తాడయ్యా అని చెప్పారు. అంతట ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులగున ఆశీర్వాదంబుల చేతన ప్రహ్లాదుని కృతార్థుగా చేసి తమ్మిచూలి ముందర నిడుకొని తమ తమ నివాసంబుల కుంజనిరి. తమ్మిచూలి అంటే పద్మమే చోల కడుపుగా కలవాడు, అక్కడేగా పుట్టింది ఆయన తమ్మి పద్మము. ఆ బ్రహ్మదేవుని ముందు పెట్టుకుని అందరూ వెళ్ళిపోయారు. ఇట్లు నారద మహర్షి చెబుతూ ఉన్నాడు, ఇట్లు విష్ణుదేవుండు నిజ పార్శ్వచంద్రులు ఇరువురు బ్రాహ్మణ శాపంబునం చేసి ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహరూపంబులను అవతరించి వధించే ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామరూపంబున సంహరించే తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్తులను పేరుల ప్రసిద్ధి నొందిన వారల కృష్ణావతారంబును సంహరించే ఇవ్విధంబున మూడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష వినిర్ముక్తులై హరింగదిసిరి అని చెప్పి నారదుండిట్లనియే. ఇలా మూడు జన్మల్లో వెళ్ళారే అని చెప్పి నారదుడు అంటూ ఉన్నాడు. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్ర సంచారమును ఎవడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. నవా ధర్మనందనా, శ్రీరమణీయము లక్ష్మీదేవికే మనోహరమైనటువంటి నరసింహస్వామి యొక్క విహారములు అవతార గాథలు, అలాగే రాక్షస సంహారము, పుణ్యభాగవతుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క సంచారము నడవడికి అంతా కూడా ఎవడైనా సరే చక్కగా విన్నట్లయితే, లేదు చదివినట్లయితే హాయిగా ఏ భయము లేని లోకాలకు వెళ్ళిపోతాడు సుమా, పరమాత్మ లోకానికి చెందిపోతాడు అని చెబుతూ ఉన్నాడు ధర్మనందన. నీ అదృష్టమే అదృష్టమయ్యా, జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకనులేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేన మరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా. ఓ రాజ శ్రేష్ఠుడా ధర్మనందన, ఎటువంటి వాడయ్యా ఆ పరబ్రహ్మ జనార్దనుడు అనేటటువంటి పేరు గల ఆ పరబ్రహ్మ? జలజాత ప్రభవాదులు తామరలో పుట్టిన బ్రహ్మ మొదలైనటువంటి వారు కూడా మనస్సులో కూడా ఆలోచించి ఇలాంటి వాడు అని చెప్పలేరు మాటలతో. అటువంటి మహిమ కలిగినటువంటి జనార్దనుడు నీ ఇంటిలో ఎలా ఉన్నాడయ్యా? చెలి అయి నీకు స్నేహితుడయ్యాడు, మేన మరంది అయి నీకు మేనమరది నీ తల్లి ఆయనకి మేనత్త, సచివుడు నీకు మంత్రి, చిత్తప్రియుడు నీ ఇష్టమైనటువంటి నీకు ఏది ఇష్టమో అది చేసేటటువంటి వాడు, మహాఫల సంధాయకుడు నువ్వు మొదలుపెట్టిన ఏ పని అయినా సరే నిర్విఘ్నముగా అయ్యేటట్లుగా ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడై నీ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడయ్యా. ఎంత అదృష్టము, మహాభాగ్యము, ఎంత చెబుతాం అహోభాగ్యం అహోభాగ్యం ధర్మనందన నీది అంటూ ప్రహ్లాద చరిత్రను నారద మహర్షి అలా సుసంపన్నం చేశారు. మనం కూడా 32 రోజులు చెప్పుకున్నాం, 32 ఎపిసోడులుగా. మరి 32 అనేది బ్రహ్మ విద్యలకు సంకేతం, అంటే ప్రహ్లాద చరిత్రను మనము బ్రహ్మ విద్యలలాగా అనుభవించాం. దాంట్లో న్యాస విద్య చాలా గొప్పది, అంటే శరణాగతి, అనేక రకాలు ఉన్నాయి విద్యలు. ఉపనిషత్తులు మొత్తం ఇయే చెప్పినాయి, బ్రహ్మసూత్రాలు అన్నీ ఇయే చెప్పినాయి. దాంట్లో ప్రధానమైన శరణాగతి, భక్తి, జ్ఞానము అన్నీ కలగలిపి ఉన్నటువంటిది ప్రహ్లాద సూరి తత్వము. చక్కగా విన్నాము, ఏ కొంచెమైనా ఆచరించితే, ఆచరణలో మన ఇంద్రియములను పరమాత్మ వైపుకు తిప్పుకుంటే శుభోదర్కము మేలు జరుగుతుంది. ఆ భయం లేని ఆ లోకానికి మనము వెళ్ళిపోతాం. చాలా సంతోషం ఇన్ని రోజులు ఇది ఒక అవకాశము. ఆ సర్వేశ్వరుడు తన సంకల్పంతో ఇలా కల్పించినందుకు ఆ పరమాత్మకే నమస్సు మనస్సులు సమర్పించుకుంటూ మళ్ళీ ఈ పురుషోత్తమ మాసము అని చెప్పి అసలు దశమస్కంధంలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఆ తర్వాత రకరకాల గాథలు ఉన్నాయి, ఇవన్నీ ఆ కాలంలో సరిపోయినాయి. అందుకే మొదటి నుంచి నేను అన్ని కథలుగా చెప్పుకుని రావటానికి, ఆ సృష్టి అదంతా ఒక ఆ కాలం అది సరిపోయింది. ఇప్పుడు చాలా కష్టము దాన్ని సమన్వయం చేసుకోవటం కష్టము ఏంటో. మరి చాలామందికి ఎలా ఉంటుందంటే ఏదో కథ చెబితే వదిలిపెట్టాడు అన్నట్టు ఉంటుంది. కొందరు అడిగారు కూడా, పృథు చక్రవర్తి కథ చెప్పావు, మరి గోవుని చేసి, భూమిని గోవుని చేసి దూడలను చేసి పిండుకున్నారంట, ఏమిటి నా తలకాయి గోవును చేయటం ఏంటి, దూడలు చేయటం ఏంటి, అదంతా ఆనాటి రూపకాలంకారం అది అప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు. జనమంతా ఈటిలోనే పడిపోయేవాళ్ళు పాపం. దేనిని దూడగా, పర్వతాలు హిమాలయాన్ని దూడగా చేసి ఏం పిండుకున్నాయి, ఋషులు ఎవరిని దూడని చేశారు, ఇట్లా ఉండేది ఆ కాలం అంతా. ఇప్పుడు అలా కుదరదు కదా. హేతువు దాని నిరూపణ అది అసాధ్యము, ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని వెళ్ళాలి అనుకున్నాను, అసలు మొదలు దశమస్కంధం అనుకున్నాను, అలా అలా అలా అలా స్వామి సంకల్పంతో ఇలా ఇలా వచ్చాను ఈనాటికి. అలా పురుషోత్తమ మాసముతో మరల కృష్ణ చరిత్ర ఆరంభించాను. ఇక అదే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ముందు ఒక కామా పెడుతున్నాం, ఫుల్ స్టాప్ కాదు. ఆ తర్వాత గజేంద్ర మోక్షమై చెప్పుకుందాం, వీలైనని చెప్పుకుందాం. ఆ కృష్ణ చరిత్రలోనే వెళ్ళిపోతూ ఉందాం. రెండు భాగవత కథలు రెండు అనేటటువంటివి కన్ఫ్యూజ్ కాకుండా కృష్ణ చరిత్ర వస్తూ ఉంటుంది. అది మొదలైంది, వస్తూ ఉంటుంది. చక్కగా విందాం. జై శ్రీరామ్. శ్రీకృష్ణ శరణం మమ.